అతివాహకత పుస్తకం 8వ భాగం. పొడి మంచు ఈథర్ పద్ధతిలో ద్రవీకరణ సాధ్యం కానీ మరి 4 వాయువులు 19వ శతాబ్దపు అంతంలో కనుగొనబడ్డాయి. ఇవి ఫ్లోరిన్, ఆర్గాన్, నియాన్, హీలియం వాయువులు. ఈ వాయువులని ద్రవీకరించటం ఎందుకంత కష్టమో 1869లో థామస్ ఆండ్రూస్ అనే ఐరిష్ శాస్త్రవేత్త వివరించాడు. వాయువు యొక్క ఉష్ణోగ్రత ఎంత ఎక్కువైతే దానిని ద్రవీకరించడానికి అంత ఎక్కువ ఒత్తిడి కావాలని అతడు కనుగొన్నాడు. అయితే ఉష్ణోగ్రత కన్నా అవసరమైన ఒత్తిడి మరింత వేగంగా పెరుగుతుంది. ఒక కీలకమైన ఉష్ణోగ్రత వద్ద మాత్రం ఒత్తిడి ఎంత ఎక్కువైనా వాయువు ద్రవీకరించదు. అంతవరకు ద్రవీకరణ చెందని 8 వాయువులకి కీలక ఉష్ణోగ్రత 165 డిగ్రీల కే కన్నా తక్కువగా ఉంది. వాటిని ద్రవీకరించాలంటే పొడి మంచు ఈథర్ మిశ్రమం కన్నా తక్కువ ఉష్ణోగ్రత సాధించాలి. అయితే 1852లో లార్డ్ కెల్విల్ తన మిత్రుడు జేమ్స్ ప్రెస్కాట్ జూల్ తో కలిసి ఓ ముఖ్యమైన విషయాన్ని కనుక్కున్నాడు. తక్కువ ఉష్ణోగ్రతలను సాధించడానికి ద్రవ్యాలు ఆవిరయ్యేటు చేయడం మాత్రమే పరిష్కారం కాదని వీళ్ళు కనుక్కున్నారు. ఒక వాయువు మీద ఒత్తిడి పెంచారని అనుకుందాం. దానిని ఒక చిన్న పాత్రలో పట్టేట్టు కుదించి ఆ స్థితిలో దాని ఉష్ణోగ్రత బాగా తగ్గించాలి. ఇప్పుడు ఆ వాయువుని వ్యాకోచించనివ్వాలి. వ్యాకోచించడానికి శక్తి కావాలి. ఆ శక్తి ఆ వాయువు నుండే వస్తుంది. దానితో ఉష్ణోగ్రత పడుతుంది. దీనినే జూల్ థామ్సన్ ఫలితం అంటారు. 1877లో లూయీ పాల్ కాయిటే అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఆక్సిజన్ని వీలైనంతగా ఒత్తిడి చేసి కుంచింపజేశాడు. అలా కుంచింపబడ్డ ఆక్సిజన్ని వీలైనంత తక్కువ ఉష్ణోగ్రత వరకు చల్లబడేటట్టు చేశాడు. అప్పుడు తిరిగి వ్యాకోచింపజేశాడు. దానితో ఆక్సిజన్ ఉష్ణోగ్రత ఇంకా పడింది. తుషార బిందువుల్లా ద్రవించిన ఆక్సిజన్ బొట్లు బొట్లుగా పాత్రకి అంటుకుని కనిపించింది. నైట్రోజన్, కార్బన్ మోనాక్సైడ్ వాయువులతో కూడా ఇలాగే చేసి వాటిని ద్రవీకరించగలిగాడు. ఈ పద్ధతికి ఇంకా మెరుగులు దిద్ది 1883 కల్లా శాస్త్రవేత్తలు ద్రవ్య రూపంలో వాయువులని అధిక పరిమాణాలలో ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. నిజానికి 12 తర్వాత కార్ల్ వాన్ లిండే అనే జర్మన్ రసాయన శాస్త్రవేత్త అధిక పరిమాణంలో ద్రవ్య రూపంలో గాలిని అంటే ఆక్సిజన్ నైట్రోజన్ల మిశ్రమం తయారు చేయగలిగాడు. ఈ పద్ధతి ఎంత చవకగా సాధ్యమైందంటే పరిశ్రమలు ఆ విధానాన్ని స్వీకరించాయి. 1895 కల్లా మునుపు ద్రవీకరించసాధ్యం కానీ 8 వాయువుల్లోనూ 5 ద్రవీకరించడానికి సాధ్యం అయ్యింది. ఆ 5 వాయువులు ఈ కింది ఉష్ణోగ్రతల వద్ద ద్రవిస్తాయి. ఆక్సిజన్ 90.17 కే లేదా -182.98 సెల్సియస్. ఆర్గాన్ 87.28 కే లేదా -185.87 సెల్సియస్. ఫ్లూరిన్ 85.01 కే లేదా -188.14 సెల్సియస్. కార్బన్ మోనాక్సైడ్ 81.7 కే లేదా -191.45 సెల్సియస్. నైట్రోజన్ 77.35 కే లేదా -195.80 సెల్సియస్.